భూమి గుండ్రంగా ఉంది. పుస్తకం 7వ భాగం. సుమారు క్రీస్తుపూర్వం 450లో దక్షిణ ఇటలీలో ఉండే ఫైలోలేయస్ అనే పండితుడికి చివరకు పూర్తి నమ్మకం కుదిరింది. సాక్ష్యాధారాలన్నీ సమకూర్చాడు. తారలలో మార్పులు, తీరానికి దూరమయ్యే ఓడలు మాయమయ్యే తీరు, చంద్రగ్రహణ సమయంలో భూమి నీడ, ఇవన్నీ చూసి ఓ నిర్ధారణకి వచ్చాడు. భూమి గోళాకారంలో ఉంది. ఆ గోళం ఆకాశం అనే మరింత పెద్ద గోళం కేంద్రంలో ఉంది. మనకి తెలిసినంతవరకు భూమి గుండ్రంగా ఉంది అన్న మొట్టమొదటి వ్యక్తి ఫైలోలేయస్. కానీ ఇంకా కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. భూమి గోళం అయితే మనమంతా దాని పైభాగాన్ని జీవిస్తుంటే మరి మనం ఆ పైభాగం నుండి పక్కకు జరగగానే ఎందుకు జారి పడిపోము? కడలి ఎందుకు ఆకాశంలోకి కారిపోదు? గాలి ఎందుకు కొట్టుకుపోదు? ఈ విషయం గురించి కొంచెం ఆలోచిద్దాం. వస్తువులు కింద పడతాయి. ఓ వస్తువుని వదిలేస్తే అది కిందకు పడుతుంది. కానీ అసలు కింద అంటే అర్థం ఏమిటి? భూమి గోళం అయితే కిందకు పడే వస్తువు భూమి కేంద్రం దిక్కుగా పడుతోందన్నమాట. భూమి మీద నిల్చున్న ప్రతి మనిషికి వారెక్కడ నిల్చున్నా సరే ఇది వర్తిస్తుంది. భూమి అనే గోళానికి ఇటు ఉన్నా అటు ఉన్నా, అటు ఇటు కాక మధ్యలో ఉన్నా ఈ సత్యం వర్తిస్తుంది. ఒక వ్యక్తి ఎక్కడ ఉన్నా ఆ వ్యక్తి చుట్టూ ఉన్న సమస్తము భూమి కేంద్రం వైపు ఆకర్షింపబడుతుంది. ఎక్కడ నిల్చున్నా భూమి కేంద్రం పాదాల వైపు ఉంటుంది. కనుక పాదాలు కింద తల పైన ఉన్నట్టు ఉంటుంది. రమారమి క్రీస్తుపూర్వం 350లో గ్రీకు పండితుడు అరిస్టాటిల్ ఈ సత్యాన్ని స్పష్టంగా వ్యక్తం చేశాడు. అంతా భూమి కేంద్రం దిక్కుగా ఆకర్షింపబడుతోందంటే భూమి గోళం అయి ఉండాలని అరిస్టాటిల్ అభిప్రాయం. సముద్రం, వాతావరణం గోళాకార భూమి మీద కారిపోకుండా, కొట్టుకుపోకుండా స్థిరంగా ఎందుకు నిలిచి ఉండాలో ఇప్పుడు అర్థమవుతుంది. అవి ఎక్కడ ఉన్నా భూమి కేంద్రం దిక్కుగా లాగబడుతున్నాయి అన్నమాట. భూమి పరిమాణం. అరిస్టాటిల్ కాలం తర్వాత భూమి గోళం అని పండితులు ఒప్పుకున్నారు. ఆ గోళం ఎంత పెద్దది? నడుస్తూ పోతే సమాధానం దొరకొచ్చు. భూమి మీద సూటిగా నడుస్తూ పోతే తిరిగి బయలుదేరిన చోటుకే చేరతాం. కనుక ఎంత దూరం నడిచామో కొలిచిపెట్టుకుంటే భూమి పరిమాణం ఎంతో తెలుస్తుంది. కానీ అది చేయటం అంత సులభం కాదు. ఎందుకంటే ఏ దిశలో అయినా అలా నడుస్తూ పోతే కొంతకాలం అయ్యాక సముద్రం వస్తుంది. ఇంకా ముందుకు పోవాలంటే సముద్రం మీద 1000 మైళ్ళు ప్రయాణించాలి. గ్రీకుల వద్ద అంతంత దూరాలు ప్రయాణించగలిగే ఓడలు లేవు. ఇల్లు కదలకుండా భూమి పరిమాణం కొలవగలిగే పద్ధతి ఏదైనా ఉందా? సుమారు క్రీస్తుపూర్వం 240లో ఎరటోస్థినీస్ అనే గ్రీకు పండితుడు అలాంటి పద్ధతినే కనుక్కున్నాడు. ఆయన తర్కం ఇలా సాగింది. భూమి గోళం అయితే సూర్యకాంతి మీద వివిధ ప్రాంతాలలో వివిధ కోణాల వద్ద పడాలి. ఉదాహరణకి ప్రస్తుతం మీరు ఉన్న చోట సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు అనుకోండి. అంటే కాంతి లంబంగా వచ్చి పైనుండి మీ నెత్తిన పడుతోంది అన్నమాట. కానీ భూగోళం వంపు తిరిగి ఉంటుంది. కనుక మీరు ఉన్న చోటకి 100 మైళ్ళ దూరంలో కాంతి కాస్త ఏటవాలుగా పడుతోంది అన్నమాట. దూరం పెరిగే కొద్దీ వాలు పెరుగుతూ ఉంటుంది. నీడని బట్టి కాంతి వాలు కొలవవచ్చు.